మానోమానార్భగం మానముక్షందముతమానముక్షితం మానవజే పితరం మోదమాతరం ప్రియమానస్తనవోరుద్రవీర్ష మానస్థోకేతనయమానాయుషిమానోమానో అశ్వేదీర్ష వీరాన్ మానోర్దభామితోపధీరహవిష్మంతో నమసా విధేమతే ప్రజాపదే నద్పదేతాన్యన్యా విశ్వజాతాని పరితాబూవ యత్కామాస్తే జుగుమస్తన్నాస్తు భయజ్ఞస్యామపదయోరగీనా స్వస్తిదాశ్వతిర్వృత్తః మృధోపశీ విషేంద్రః పురగేతునః స్వస్తిదాభయంకరః త్ర్యంబకయ్యజామహే సుగంధిం వృష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముఖీయమామృతాత్. ఏతేన హస్తమయిదం పాశామృత్యోమర్త్యాయ హంతవే ఆనయజ్ఞస్య మాయయా సర్వానవయజామహే. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ. దేవకృతస్య స్వాహ మనుష్యకృతమతి స్వాహ విదృతస్య వైదనమతి స్వాహ ఆత్మకృతస్య వైదనమతి స్వాహ అన్యకృతస్య స్వాహ యత్స్వతంత్రశ్చైనశ్చ క్రమదస్యామయజనమతి స్వాహ. యద్విద్వాగంశ్చావిద్వాగంశ్చైనశ్చ క్రమదస్యామయజనమతిస్వాహేనోమయజనమతిస్వాహయద్వాగంశ్చావిద్వాగంశ్చైనశ్చ స్వాహ. కామోకారిహేన్నమోనమోకారిహేంకామకరోదినాహంకరోమికామకర్తామాహంకర్తామహంకారయితారయితారయే కామకామాయ స్వాహ. మన్యకారిహేన్నమోనమన్యకారిహేన్మన్యకరోదినాహంకరోమన్యకర్తానాహంకర్తామన్యకారయితారయేతారయే మన్యమన్యవే స్వాహ. తిలాంజోమిదాంగ్రంథానుమయుక్తేరమంత స్వాహ. గావో హిరణ్యం ధనమన్నమానగం సర్వేషాగశిలే స్వాహ. శ్రియంజ లక్ష్మింజ పుష్టింజ కీర్త్యంజాన్యతా బ్రహ్మణ్యం బహుపుత్రతా శ్రద్ధా మేధే ప్రజా సందదాత స్వాహ. తిలా కృష్ణాస్తిలా శ్వేతాస్తిలా సౌమ్యావశానుగా ఇలా పునంతు మే పాపయ్యకించుదం మయి స్వాహ. చోరస్యాన్నవ శ్రాద్ధం బ్రహ్మా గురుదల్పకం సురాపానం భ్రూణహత్యాదిలాశాంతికం సమయంత స్వాహ. శ్రేష్టలక్ష్మీశ్చ పుష్టేశ్వకీర్త్యంజాన్యతాం బ్రహ్మణ్యం బహుపుత్రదాం శ్రద్ధా మేధే ప్రజ్ఞాదిజాతమేణ సందదాదు స్వాహ. ప్రాణాపానం వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాంజోజిరహం విరజావివాత్మా భూయాజ్ఞస్వాహ. వాంగ్మణశ్చక్షుశ్రోతృష్వాధ్యాడయతో బుద్ధ్యాగోజిః సంకల్పా మే శుద్ధ్యంతాంజ్యోతిరహం విరజావివాత్మా భూయాజ్ఞస్వాహ. త్వక్చర్మమాగం సరిధిరమేదో నిద్రా స్నాయవోస్థీన మే శుద్ధ్యంతాంజ్యోతిరహం విరజావివాత్మా భూయాజ్ఞస్వాహ. శిరపాణిపాదపాశ్వపృష్టోరోదరంఘష్ణోపస్థపాయవో మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాజ్ఞస్వాహ. ఉత్తిష్టపుర్ణహరపింగళలోక్షిదేహిదేహి తదాపైతా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాజ్ఞస్వాహ. పృథివ్యాపస్తేజో వాయురాకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాజ్ఞస్వాహ. శబ్దస్పర్శలోపదగంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. మనోవాక్కాయకర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. అవ్యక్తభావేరహంకారేర్జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. అంతరాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. పరమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామివాత్మా భూయాజ్ఞస్వాహ. క్షుధే స్వాహా క్షుద్విపాదాయ స్వాహా విద్యే స్వాహా ఋగ్విధానాయ స్వాహా కషోక్కాయ స్వాహా క్షుద్విపాసామలన్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభోజిమసమధ్యం చ సర్వాన్నిర్వనమేవాత్మానగ్ స్వాహా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయమానందమయమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజామి పాప్మా భూయాశర్గ స్వాహా అగ్నయే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా ధ్రువాయ భూమాయ స్వాహా ధ్రువక్షితయే స్వాహా అచ్యుతక్షితయే స్వాహా అగ్నయే స్వర్తకృతే స్వాహా ధర్మాయ స్వాహా అధర్మాయ స్వాహా అభ్య స్వాహా ఓషధి వనస్పతిభ్య స్వాహా రక్షోదేవజనేభ్య స్వాహా గృహ్యాభ్య స్వాహా అవసానేభ్య స్వాహా అవసానపదిభ్య స్వాహా సర్వభూతేభ్య స్వాహా కామాయ స్వాహా అంతరిక్షాయ స్వాహా భాగోయన్నాం మే స్వాహా ద్రవ్యై స్వాహా అంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా నక్షత్రేభ్య స్వాహా ఇంద్రాయ స్వాహా బృహస్పతయే స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ప్రజాపతిర్భ్య స్వాహా నమో రుద్రాయ పశుపతయే స్వాహా దేవేభ్య స్వాహా పితృభ్య స్వధాస్తు భూతేభ్యో నమః మనుష్యేభ్యో హంతా ప్రజాపతయే స్వాహా పరమేక్షిణే స్వాహా తిథాకూపశతసార సహస్రధారోక్షిణః ఏవామే అస్తుధాన్యకం సహస్రధారోక్షిణం ధనధాన్యే స్వాహా ఏ భూతా ప్రజలంతి వారక్తం బలిమిచ్ఛందో విదురస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామోహరామే పుష్టిం పుష్టిపజర్దధాతు స్వాహా ఓం నద్బ్రహ్మా ఓం నద్వాయుః ఓం నదాత్మా ఓం నత్సత్యం ఓం నత్సర్వం ఓం నత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిః అయ్యజ్ఞస్థం వషట్కారస్థమింద్రస్థకం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మత్వం ప్రజాపతిః అంతరా మహాభోజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్ధవస్సు బలం శ్రద్ధాయాం ప్రాణేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం పానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం యానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాం దానేన విష్టోమృతం జుహోమి శ్రద్ధాయాగం సమానేన విష్టోమృతం జుహోమి బ్రహ్మణి మహాత్మామృతత్వాయ అమృతాపస్తరణమధి శ్రద్ధాయాం ప్రాణేన విష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ప్రాణాయ స్వాహా శ్రద్ధాయాం పానేన విష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ అపానాయ స్వాహా శ్రద్ధాయాం యానేన విష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ యానాయ స్వాహా శ్రద్ధాయాం దానేన విష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ఉదానాయ స్వాహా శ్రద్ధాయాగం సమానేన విష్టోమృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ సమానాయ స్వాహా బ్రహ్మణి మహాత్మామృతత్వాయ అమృతాభిషానమధి శ్రద్ధాయాం ప్రాణేన విశ్వామృతకం హుతం ప్రాణమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం పానేన విశ్వామృతకం హుతం అపానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం యానేన విశ్వామృతకం హుతం జ్ఞానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం దానేన విశ్వామృతకం హుతం ఉదానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాగం సమానేన విశ్వామృతకం హుతం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్ఠమాద్రపురుషోంగుష్ఠంజతమాశ్రితః ఏష సర్వస్య జగత ప్రభు ప్రేణాది విశ్వభుగ వాంగ్మహాసన్ రసో ప్రాణ అక్షోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం ఊరువో రోజః అరిష్టా విశ్వాన్యంగారి ధనోః నమస్తేస్తుంభీ వయస్సు పర్ణాపురేంద్రం ప్రియమే ధారిణయో నాథమానా అబద్ధాంతమోహర్నిపోర్ధిలక్షన్మధ్యస్మాన్ఛయపద్ధాన్ఆనాన్గ్రంథిరచరుద్రోమాశాంతకేనాన్నేనాహ్యాయస్వా నమోరుద్రాయవిక్రమేమృత్యమే పాహి తమగ్నేభ్యభ్యస్తమాశుభక్షణ్యస్తమద్భ్యస్తమశ్వనస్మరి కుంభనేభ్యస్తమోషేభ్యస్తం నృణాంతృపదే జాయసేసి శివేన మేషంజిష్ఠస్వశోన మేషంజిష్ఠస్వోగేన మేషంజిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మేషంజిష్ఠస్వ యజ్ఞమృతంజిష్ఠస్వోపదేయజ్ఞనమోపదేనమోపదే నమ సత్యం పరంపరగం సత్యగం సత్యేణ సువర్గాల్లోకాచ్యవందే కదాజనసతాగం విసత్యం తస్మా సత్యేన వందేతమయిపోనాశనాపరంగ్యధ్యపరంతమస్తద్భరణంతద్వరాభరణం తస్మాత్తమ శిరవందేతమయిలం బ్రహ్మచారిణస్తస్మాద్దమేలవందేశమయిత్యరణ్యేమయస్తస్మాక్షమేలవందే దానమిటి సర్వాణి భూతాని ప్రజగం సంది దానాన్నాదృష్టరం స్మాదే ధర్మేణ ధర్మాన్నాది దుష్కరం తస్మాధర్మేణ వందే ప్రజనైర్భూయాగం సత్స్మాభ్యోయిష్టా ప్రజాయందేరస్మాభ్యోయిష్టా ప్రజననేరమందేగ్నైత్యాహరస్మాదగ్నయాధారవ్యాగ్నిహోత్రమిత్యాహరస్మాదగ్నిహోత్రేణ మంతే యజ్ఞోహిదేవాస్తస్మాదయజ్ఞేన మానసమితి విద్వాగం సత్స్మాద్విద్వాగం సగేవ మానసేన మందేన్యాసైలి బ్రహ్మా బ్రహ్మాయివర పరోహి బ్రహ్మాదానివాగేదాన్యపరాయిపరాగం సన్యాసయేవాక్కరేదిగత్రయేవం వేదేత్యుపనిషదే రాజాపత్యోహారుణస్సు వర్ణేయ ప్రజాపతిం పితరముపసారకిం భగవంతః పరమం వదంతే తస్మై ప్రోవాచసత్యేన వాయులావాసత్యేనాదిత్యోరోజదే దివి సత్యం రాజప్రతిష్టా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి తపసా దేవా దేవతామగ్రాయంతపసర్గస్సు వరన్వవిందం తపసా సభద్రాన్మణుతామారాజేస్తమతి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ పరమం వదంతిరేణాన్వేణ బ్రహ్మచారిణ సువరగచ్చందమో భూతానాందమే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్తమ పరమం వదంతిరమేణ శాంతా శివమాదరం దిశమేణ నాగం మునజోన్వబిందం క్షమో భూతానాందురాధరణం క్షమే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ క్షమ పరమం వదంతి దానం యజ్ఞానాం మరోచం దక్షిణాలోకే దాతారగం ూతాన్యుపజీవంతి దానేనాదేన పాణుదంత దానేన ద్విషంతా మిత్రా భవంతి దానే శృతం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి ధర్మో విశ్వస్య జగత ప్రతిష్టా లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ప్రజనం వై ప్రతిష్టా లోకే సాధు ప్రజాయా ప్రజనం పరమం వదం జగ్ఞయో వేత్రయే విద్యాదేవయాగారయంతరమన్వాహార్యభజనంతరిక్షం వామదేవ్యమాహమనీయ సామధువర్గోలోకో బృహత్తస్మాదగ్నిరమం వదం జగ్నిహోత్రం ప్రాదర్ఘానాష్కృష్టగం సుపతయ్యజ్ఞక్రతూనాం రాయణగం సువర్గస్ లోకస్య జ్యోతిస్తస్మాదగ్నిహోత్రం పరమం వదంతి యజ్ఞమిది యజ్ఞేన హి దేవాయవం గతాయజ్ఞేనాసుదానపానుదంతయజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్యజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా దాసువచ్చయ మానసా ప్రజాయంత మానసే సర్వం ప్రజక్షిలం తస్మాన్మానసం పరమం వదంతి న్యాసగిత్యాహుర్మనేషిణా బ్రహ్మాణం బ్రహ్మావిష్టకరమస్వయం ప్రజాపతి సంవత్సరేషాదిత్యే పురుషస్తమరమేష్ఠే బ్రహ్మాత్మాయాభిరాజిత్యస్తమలిరస్తాభిపర్జన్యాపర్షది పర్జన్యేన ఉషది వనస్పతి ప్రజాయంత పోషది వనస్పతిభిరన్నం భవత్యన్యేన ప్రాణా ప్రాణేర్బలం బలేన తమస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృత్యా స్మారగ్ఞస్మారేణ విజ్ఞానం విజ్ఞానేన ఆత్మానం వేరే తస్మాదన్నంతరం సర్వాణ్యేతాని దదాత్యన్నాః ప్రాణా భవంతి భూతానాం ప్రాణేర్మనా మనసశ్చ విజ్ఞానం విజ్ఞానాదానంతా బ్రహ్మయోనిస్సవాలేన పురుడ పంచధా పంచాత్మాయేన సర్వమిదం ప్రోదం పృథివేజాంతరిక్షం జ్యోతిశ్చావాంతర విశాక్షే సర్వమిదం జగత్సభూతకం తపవ్యం జిజ్ఞాసకృత్రా బ్రహ్మణ మహిమానమాప్నోస్మాహిమాన తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మాయజమాన శ్రద్ధావత్నే శరీరమిగ్నమదో వేదల్లోమాని వేదశిఖాగ్రహ్యోమహ్కామాజ్ఞం మన్యః పదస్తమాగ్నిర్గమశ్రమయుజా దక్షిణావాఘోరా ప్రాణవద్గాదాయక్రధ్వర్యోమనా బ్రహ్మాశ్రోత్రమగ్నేర్యవధ్రేదేదాధేక్షాగిదస్నాగిదస్థమపానయ్యమోమపానయ్యమదోయ ప్రవర్గ్యోన్ముఖంపరాహమనీయోయాభ్యాహుతిరస్య విజ్ఞానంతజ్జహోరియత్సాయం ప్రాదరత్రిదత్సమిధయ్యత్ప్రాదల్మధ్యంతినకం సాయం జదానిధవనానియేహోరాత్రే దేహదృశమోన్నమాదోయేద్దమాదాశ్చమాదాశ్చదేజాదుర్భాస్యాధియర్దవస్తేపజుబంధాయేదం వత్సరాశ్రవరివత్సరాశ్రేహర్గణాశ్చర్వవేదం ేవం విద్వాదయనే ప్రమీయతే దేవానామే మహిమానం గత్వాదిత్యస్యజాయజ్ఞం గచ్చత్రసయో దక్షిణ ప్రమీయతే విదనామే మహిమానం గత్వా చంద్రమయస్సాయజ్ఞం సదోగదామాప్నోత్తేతో వేషోర్గానంద్రమసా మహిమానో బ్రాహ్మణ విద్వానభిజయతిరస్మాత్ బ్రహ్మణ మహిమానమాప్నోతిరస్మాత్ బ్రహ్మణ మహిమానమిత్యుపనిషత్ సహనావతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినాపధీతమస్తుమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి ఆదిత్యేభ్యో నమో నమాభ్యాయ హరివో వర్ధమాన ్రామహిత్రాజాభోయక్ష్యామ బ్రహ్మ ప్రామాయపదం నోమాసీ ఓం శాంతి శాంతి శాంతి హరి ఓ ఆరణ్య సమాప్తః